జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ కూజంతం రామ నామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారు, శ్రీమద్ రామాయణం అరణ్య కాండ, రాముడు దుర్ధర్షమైనటువంటి రాముడు దండకారణ్యంలో ప్రవేశించాడు. ఆ తాపస ఆశ్రమాలన్నీ కూడా బార్లుగా గుంపులు గుంపులుగా పర్ణశాలలు ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ సందడిగా ఉన్నది ఆశ్రమవాసులతో. కొందరు స్నానాలు చేసి నారవస్త్రాలు ఆరబెట్టుకుంటున్నారు, కొందరేమో యజ్ఞ హోమాదుల కోసం దర్భలు పరుస్తున్నారు, ఎక్కడ చూసినా వేదమంత్రాలు అర్ధసహితంగా పఠిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూస్తుంటే మిరుమిట్లు గొలిపే మధ్యాహ్న సూర్యుని ప్రకాశంతో కూడిన గగన మండలం వలె వెలిగిపోతూ ఉన్నది. చాలా హాయి గొలుపుతూ ఉన్నది చూడటానికి. కుటీరాల ముందు చక్కగా నీళ్లు చల్లి అలంకరించారు. రకరకాల మృగాలు, జింకలు మొదలైనవన్నీ కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నవి. అంతా యజ్ఞ హోమాలు, వేదఘోషలు, తరువాత వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, జితేంద్రియులు, సూర్య తేజస్సుతో సమానమైనటువంటి తేజవంతులు, పుణ్యవంతులు, నియతాహారులు, నిరాహారులు, ఆ ప్రదేశమంతా కూడా బ్రహ్మలోకాన్ని తలపిస్తూ ఉన్నది. అంత అద్భుతంగా ఉన్నది. రాముడు వినయంతో తన వింటి నుండి నారిని తొలగించాడు. అంటే ఎక్కుపెట్టిన నారి ఉంటే ఇక బాణాలు వేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ఎప్పుడైనా, అక్కడేం భయం లేదు కనుక దాన్ని వదిలేశాడు. అలా వదిలేసి నమస్కరిస్తూ వెళుతూ ఉన్నాడు. ఋషులకు ఆహ్వానం పలికారు. వారు సీతారామ లక్ష్మణులకు వారి దివ్య తేజస్సులు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉన్నది వారి అందరికీ కూడా. అసలు ఏమిటిది, రామం లక్ష్మణంచైవ దృష్ట్వాతు వైదేహీంచ యశస్వినీం. ఆ దివ్య గాత్రములు, ఆ దివ్య శరీరాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యంతో ఉన్నారు వాళ్ళు, మంగళములు పలుకుతూ ఉన్నారు. ఇక రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశుర్విస్మితాకారాః రామస్య వనవాసినః. ఆ రాముని యొక్క రూప సంహననం చూశారంట వారంతా కూడా. వనవాసులు ఏనాడు కూడా నగరాలకు వచ్చిన వారు కాదు. అయితే ఆకారాలు చూస్తే దివ్య తేజస్సు, ఆ దివ్య తేజస్సు ఏమో ఎలా ఉన్నది అని అంటే చెప్తూ ఉన్నారు రూప సంహననం. అంటే రూపస్య శరీరస్య సంహననం సమవిభక్తాంగ ఇత్యుక్త అవయవ సంస్థాన విశేషం. అవయవములు అంటే పైన శిరస్సుకి ముడి వేశాడు జుట్టు. పైనుంచి చూస్తే, కింద పాదాల నుంచి చూసినా పైనుంచి చూసినా కూడా పాదాల నుంచి చూస్తే సమానంగా ఉన్నాయి రెండు పాదాలు, వేళ్ళు, అలాగే పిక్కలు, ఆ తరువాత తొడలు, ఆ పైన నడుము, ఆ పైన వక్షస్థలము, కంఠము, శిరస్సు, పైన ముడి. అలా పైనుంచి చూసినా కింద నుంచి చూసినా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అవయవములు. పొందిక ఏ ఒక్కటి ఎక్కువ కానీ ఏ ఒక్కటి తక్కువ కానీ లేదు. మరి అటువంటిది అసలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నది, వాళ్ళు ఎక్కడ చూశారు, ఎప్పుడూ చూడలేదు. ఏయో వాళ్ళు చదువుకునేటటువంటి ఆ ఉపనిషత్తులలో వేదములనంటేనేమో అవేవో వాళ్ళ నిత్యకృత్యాలు తీర్చుకునేవి, ఇక ఆ పరమాత్మ తత్వమును తెలియచెప్పేటటువంటి వేదాంతములు, ఉపనిషత్తులు, ఆరణ్యకములు అవన్నీ కూడా అంతర్యామి స్వరూపాన్ని తెలియచేస్తాయి. ఒక దివ్య తేజస్సు అని చెబుతూ ఉంటాయి. ఎక్కడ చెప్పినా కూడా హారి హిరణ్మయ ఉపుహు సూర్యమండల అంతర్గతుడని ఆయన హారములు ధరించాడు, బంగారు హిరణ్మయమైనటువంటి శరీరము ఆప్రణఖాత్ సర్వయేవ హిరణ్య తస్య యథాకప్యాసం పుండరీకమేవ వక్షిణి అని అంటూ అది ఊహారూపమే తప్ప అది దర్శనీయము ఇకేం కనిపించేది కాదు కదా అలా ఉంటుందని చెప్పినటువంటిది అది మానసిక దర్శనం చేసుకోగలుగుతారు యోగులైతే. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చక్షురింద్రియాలకి కళ్ళకి కనపడుతూ ఉన్నారు. అలా కళ్ళకి కనపడుతూ ఉంటే ఎక్కడా చూడనటువంటిది లక్ష్మీం సముదాయ శోభ. ఆ లక్ష్మి అంటే సముదాయ శోభ, అది మొత్తం అంతటి మీద ఉండేటటువంటి కాంతి. అలాగే సౌకుమార్యము అంటే పుష్పహాసం అట, అంటే పువ్వులాగా మెత్తగా ఉన్నటువంటిది చూస్తేనే పట్టుకోనవసరం లేదు. తుల్య కోమలతాం కోమలము నవనవలాడే చిగురుటాకుల వలె మెత్తగా ఉన్నటువంటి ఆ అవయవ శోభ. ఆ సువేషతాం శోభన లావణ్యవత్తాం, లావణ్యము అంటే నిగనిగలాడేటటువంటిది. లవణం అంటే ఉప్పు, దాని మీద సూర్యకిరణాలు పడితే నిగనిగలాడుతూ ఉంటుంది, అది తళుక్కు తళుక్కుమంటూ ఉంటుంది, దాన్ని లావణ్యము అంటారట. అటువంటిది మరి ఇంతకుముందు ఎక్కడా ఎప్పుడు చూసింది కాదు నిజంగా, అసలు ప్రపంచంలోనే లేదు. ఆ పరమాత్మ అంటే ఎక్కడో పరంపదంలో ఉండేవాడు ఎవరికి కనపడడు, వ్యూహాల్లో ఉండేవాడు అంతకంటేనూ కనపడరు. ఇక ఎప్పుడు కనపడతారయ్యా అంటే అంతర్యామి అసలు కనపడడు. అర్చాస్వరూపాలు మామూలు శరీరాలులాగా అనిపించవు. మరి ఎవరు అంటే అవతారాల్లో, అవతారాలు అప్పటి వరకు ఏమొచ్చి ఉన్నాయి, ఏదో మత్స్య కూర్మ వరాహ నారసింహ అంటూ చెప్పారు. ఏం ఒక వరుస అయితే కాకపోయినా కొన్నేమో జంతుస్వరూపాలు మానవ రూపాలు, కొన్ని సగమేమో మృగరూపము. కానీ మానవులుగా వస్తే వామనుడు అంటే చాలా పొట్టివాడు, ఆ పరశురాముడు అంటే ఒక అంశావతారమే, అది కూడా ఆవేశము క్రోధము అంతే తప్ప ప్రశాంతత అనేది అసలు లేనే లేదు. ఇక అవతారములలో కూడా ప్రశాంతంగా ఉన్నటువంటిది దివ్యమంగళ విగ్రహముతో ఉన్నటువంటిది సర్వ అవయవ సౌందర్య శోభ విశేషమైనటువంటిది రాముడే. కృష్ణుడు అని అంటే తర్వాత రాముడే కదా ముందు వచ్చినటువంటి వాడు, మరి ఇంతకుముందు ఎక్కడ చూడలేదు. ఆ చూస్తూ ఉంటే వారికి ఆ చూపులతోనే నిండిపోతూ ఉన్నది, కడుపంతా నిండిపోతూ ఉన్నది, హృదయము మొత్తము ఆనందము నిర్భరులైపోతూ ఉన్నారు. దదృశు చూశారలా రామస్య రాముని యొక్క ఆకారముని ఇలా చూసి వాళ్ళు విస్మితాకారులు అయ్యారట. వాళ్ళకి విస్మయం కలిగింది, ఏమిటసలు ఇది, ఎక్కడో వేదాంతముల్లో చెప్పబడినటువంటిదేదో ఒక లవలేశం మనకు తెలిసింది, కానీ ఈ స్థితి ఏమిటి, ఈ దర్శనం ఏమిటి అని చెప్పి ఆ వనవాసులు ఆశ్చర్యపోయారు. వైదేహీం లక్ష్మణం రామం నేత్రై అనిమిషైరివా ఆశ్చర్యభూతాన్ దదృశు సర్వే తే వనచారిణః. వాళ్ళు వనచారులు, వైదేహి లక్ష్మణుడు రాముడు ఈ ముగ్గురిని కూడా అనిమిషైరివ నేత్రై అనిమిషములు అంటే రెప్పపాటు రెప్ప పడకుండా చూస్తున్నారు. ఆ భాసమానత్వము ఆ భూషణములు లేకపోయినా అభూషణేపి భూషితవత్తు అంటున్నారు. భూషణాలేం ధరించలేదు కదా, సీతం మీదో మంగళం కోసం కొన్ని ధరించి ఉండవచ్చు. రాముడు లక్ష్మణుడు ఏ భూషణాలు లేవు వారికి, అయినప్పటికీ కూడా భూషణములు ధరించిన దానికంటే అందంగా ఉన్నారు. అత్రైనం హి మహాభాగ సర్వభూతహితే దతం అతిథిం పర్ణశాలాయాం రాఘవం సన్యవేశయన్. ఆ మహాత్ముడైనటువంటి రాముడు అతిథిగా వస్తూ ఉన్నాడు అని చెప్పి పరమానందంగా మా ఆశ్రమాలకు దయచేయండి మా ఆశ్రమాలకు దయచేయండి అని అంటూ అందరూ కూడా స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. ఆ స్వాగతాలు పలుకుతూ ఆ మొత్తం అందరూ కూడా ఒక్కచోట చేరి ఇలా అంటూ ఉన్నారు, రాఘవ రామచంద్ర తే వయం భవత రక్ష్యాః భవద్విషయవాసినః నగరస్థో వనస్థో వా త్వమ్నో రాజా జనేశ్వరః. రామచంద్ర వయం మేము భవతా రక్ష్యాః నీ చేత రక్షింపబడేవారిమయ్యా మేము, ఆర్తరక్షణ దీక్షితుడవు నీవు, త్వయా రక్షితుమర్హాః నీ చేత రక్షించటానికి అర్హులము మేము, నువ్వు రక్షించ దగినవాడివి భవద్విషయవాసినః. నీ దేశములోనే ఉన్నాం మేము, ఆ నగరము ఆ రాజధానిలో కాకపోవచ్చు కానీ నీ దేశంలోనే ఉన్నామయ్యా. మేమంతా కూడా మేము నీ వారిమే. నీవు నగరంలో ఉన్నా వనములో ఉన్నా నీవే మాకు రాజువి. ఇప్పుడేదో అడవులకు వచ్చేసావు అంటే వారికి చరిత్ర అంతా తెలుసు, అలా తెలుసుకుంటూనే ఉన్నారు, ఒకరికి ఒకరు చెప్పుకుంటూనే ఉన్నారు, వార్తలన్నీ వెళ్ళిపోతూనే ఉన్నాయి. నీవు అడవులకు వచ్చినప్పటికీ నీవేనయ్యా రాజువి, ఇదంతా మీదే, ఈ రాజ్యమంతా మీదే, అక్కడ పరిపాలన చేసేది నీ పాదుకలు. అంటే నీవు నీవే రాజువి, నీకు ప్రతినిధిగా పాదుకలే తప్ప రాజువు నీవే అని సొమ్మును రాజా జనేశ్వరః, నీవే ఈశ్వరుడవు, నీవే శాసకుడవు, నీవే. ఇది మనం చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసమంటే రేపు వాలి సంహారం జరిగిన తర్వాత వాలి అడిగితే చెప్పాడు రాముడు, ఇదంతా మాదేనన్నాడు. ఇక్ష్వాకూణామియం భూమి, ఈ భూమి అంతా మాదేనయ్యా, మేమిక్కడ పరిపాలన చేసేది మేమే, ధర్మాధర్మాలని న్యాయాన్యాయాలని చూసేది మేమే, దండాన్ని విధించేది మేమే అంటాడు రాముడు. ఆ విషయాన్ని ఇక్కడ వీరే స్పష్టం చేస్తూ ఉన్నారు. నీవేనయ్యా త్వమునో రాజా జనేశ్వరః, ఎప్పుడో అక్కడికి ఎక్కడో కిష్కింధకాండలో జరగబోయేదానికి ఇక్కడే ఒక బీజములాగా వీళ్ళు పలుకుతూ ఉన్నారు ఈ మాటలు. నీవే రాజువి రామ అని చెప్పి వారిని పూజిస్తూ వారందరూ కూడా స్వాగతాలు పలికి విన్నవించారు, నీవే మాకు రాజువి అని చెప్పి. నీవు గొప్ప కీర్తి కలిగినటువంటి వాడివి నీవు, నీవు దైవాంశ కలిగినటువంటి వాడవు నీవు, రాజువు నీవు. దుష్టశక్తులను నిర్మూలించి సజ్జలను రక్షించుటే నీకు పరమధర్మము. దైవాంశ అంటూ ఉన్నారంటే మామూలుగా రాముని దివ్య తేజస్సుని చూసి ఇలా పలుకుతూ ఉన్నారు. కొద్దిమందికే తెలుసు పరాత్పరత్వం అనేది శరభంగుడు, సుతీక్ష్ణుడు, అత్రి, అగస్త్యుడు అలాంటి వారికే. సామాన్య ఋషులందరూ కూడా ఆయన యొక్క రాముని ఆ రూపాన్ని చూసే ముగ్ధులైపోయారు. నీవే ధర్మాత్ముడు, నీవే రాజువి అని చెబుతూ మమ్మల్ని రక్షించాలయ్యా, మా రక్షణ భారం అంతా మీదే, మేమందరమీ కూడా తపస్సులు చేసుకుంటూ ఉన్నాం. న్యస్తదండాహ, దండములు విడిచిపెట్టేశాం, దండోపాయములను విడిచిపెట్టేశాం, దండలను విడిచాం, కోపాలను జయించడానికై మేము తపస్సులు చేసుకుంటూ ఉన్నాం. కనుక మమ్మల్ని రక్షించే భారము నీదే. ఇక్కడ ఎందరో ఇబ్బందులు పెడుతూ ఉన్నారు మాకు, మీరే దయచేసి రక్షించాలి. తథాన్యే తాపసా సిద్ధ రామం వైశ్వానరూపమాహ న్యాయవృత్త యథాన్యాయం తర్పయామాసురీశ్వరం అని అలా ఆ రామచంద్రస్వామికి విన్నవించారు. కొందరు స్తోత్రాలు చేశారు, కొందరు పళ్ళు తీసుకొని వచ్చారు, మృష్టాన్నములు తీసుకొని వచ్చారు. ఈ విధంగా ఆతిథ్యమిచ్చి చెప్తూ ఉన్నారు. కృతాతిథ్యో అధ రామస్తు సూర్యస్య ఉదయనం ప్రతి ఆమంత్రయ సమునీం సర్వాన్ వనమేవ అన్వగాహతః. అలా వారి ఆతిథ్యాన్ని స్వీకరించాడు రాముడు. అంతా అక్కడ గడిపాడు ఆ రోజు. ఆ తర్వాత ఇంకా బయలుదేరుతూ ఉన్నాడు లోపలికి. ఇంకా చూసుకుంటూ వెళ్ళాలి కనుక ఆ అరణ్యంలో రకరకాల మృగాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. పులులు, సింహాలు, నక్కలు, అన్ని జింకలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. అలా కొలనులో నీళ్లు తాగుతున్నాయి, బురద బురద చేస్తూ ఉన్నాయి. ప్రకృతి సౌందర్యము అద్భుతంగా ఉన్నది. చెట్లన్నీ చిగిర్చి ఉన్నాయి, పూలు పూసి ఉన్నాయి, పచ్చగా అనేక రకాలైనటువంటి పుష్పములతో కూడి ఉన్నది ఆ వనమంతా కూడా. రామునికి పుష్పకిరీటంలాగా స్వాగతాన్ని ఆ వనం పలుకుతూ ఉన్నది. ఇక ముందుకి నడుస్తూ ఉన్నారు సీత, రామ, లక్ష్మణులు. అది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశము. అరణ్యంలో అలా వారు సంచరిస్తూ ఉన్నారు. అది ఒక ఊహ, ఒక మనస్సులో ఆలోచన చేసినట్లయితే ఎంతో అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. మనకి దృశ్యాలు, చలనచిత్రాలు ఇలాంటివెన్నో వస్తూ ఉన్నాయి. వాటిల్లో చూసేటటువంటిదంతా ఆ క్షణంలో వెళ్ళిపోతూ ఉంటుంది అలా. కానీ ఎంతకంటే మానసిక దర్శనం ప్రత్యక్షంగా ఎలా కనపడుతుందో అలా మనస్సుకి కనిపించినట్లయితే దివ్య తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. అది వారి దివ్య తేజస్సు. అందుకోసం ప్రయత్నం చేయాలి. అందరూ కూడా కేవలము కథలుగా వింటూనే ఉంటాం, వింటాం, ఎన్నోసార్లు వింటాం, ఎన్నోసార్లు వింటాం, ఎన్నోసార్లు చూస్తాం, అంతవరకే చాలదు. మనస్సులోకి ఆ దివ్య రూపాలు వచ్చేటట్లుగా భావన చేయాలి. అలా భావన చేస్తూ ఉంటే ఆ పరమాత్మ అనుగ్రహం చేత ఆయన చూపిస్తాడు. అలా ప్రత్యక్షం అవటమే పరమాత్మ ప్రత్యక్షం అంటే. ఎవరికైనా సరే, ఎంతమంది భక్తులకో ఎందరికో ఇప్పుడు ఈ కాలంలో, ఆ కాలం అంటే ఆ రాముడు శరీరధారి అయి ఉన్నప్పుడు అందరికీ కనిపించాడు. కానీ ఈ కాలంలో ఎవరికి, ఏ భక్తులకు అయినా సరే, మానసిక సాక్షాత్కారమే రాముడుగా, కృష్ణుడుగా, ఏ నారసింహుడుగా ఏ రూపంలో కనిపించినా అంతే తప్ప అది వేరే విధంగా కాదు. అది వారికి మాత్రమే, ఎవరికి వారికే, నమ్మాళ్ళ వారికైనా సరే, రామదాసు గారికైనా సరే, త్యాగరాజు గారికైనా సరే, ఇంకెవరికైనా ఇంకెవరికైనా అందరికీ ఇదే. కనుక ఆ భావాలను మనము మనస్సులోకి తెచ్చుకుంటే, మన మనస్సుని పరిశుభ్రం చేసుకుంటే, ఆ రాముడు సీతా లక్ష్మణులు వచ్చి అలాగే ఆంజనేయ స్వామితో సహా భరత శత్రుఘ్నులతో సహా ఒక హృదయ పీఠమునందు వారు నెలకొని ఉండాలి అని అంటే ఈ హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అన్ని కల్మషములను విడనాడాలి. కోపాలు, తాపాలు అన్నీ విడిచిపెట్టాలి. ఆ ప్రకృతి గుణాలన్నింటినీ కూడా దూరంగా పెడితే విశుద్ధేన మనసా, మనస్సుని పరిశుద్ధంగా చేసుకుంటూ ఆ భావాలతో ఉంటే వారు ఏం చేసి వచ్చి కూర్చుంటారు. అది కనపడాలి. రామాయణము మనకి కథగా ఏదో జరుగుతూ ఉంటుంది, దాంతోపాటు ఇది కూడా భావన చేసుకుంటూ ముందుకు వెళ్ళటము మంచిది అనేటటువంటిది నా యొక్క అభిప్రాయము. ఇంకా ముందు ముందు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.